பின்னவே ஐயையோ பெல்லாமா ஐயோ பெல்லாமா பெல்லாமா நாபத்துக்கு நட்டேட்ல முஞ்சினவு கதனே பெல்லாமா ஐயையோ பெல்லாமா ஐயோ பெல்லாமா பெல்லாமா நாபத்துக்கு நட்டேட்ல முஞ்சினவு கதனே பெல்லாமா அத்தனங்காரு புண்ணி கண்ணாவே பெல்லாமா ஏழு சாரி கடுப்பு தோணி உண்ணாவே பெல்லாமா அத்தனங்காரு புண்ணி கண்ணாவே பெல்லாமா ஏழு சாரி கடுப்பு మూడోని ముఖ్యపుడు గారుడే నాయే నాలుగోనికి నంజు రోగముందాయే ఐదో కోరనికేమో అమ్మోరు తలిగే ఆరోనికి కక్కుడు బయలు పెట్టే అయ్యయ్యో పెళ్ళామా అయ్యో పెళ్ళామా సారి కడుపుతోని ఉన్నావే పిల్లమా గంజి మెతుకన్నా లేదు చేతిలేమో సిల్లి కవ్వన్న లేదు చేద్దామంటే నాకు సాదా కాదాయే తాతలాస్తి మనకు లేకనే పాయే ఇంటికి రాయోడు ఇచ్చదు తీసే అప్పులోడెప్పుడు ఇంటి చుట్టాయే అయ్యయ్యో పెళ్ళామా అయ్యో పెళ్ళామా సారి కడుపుతోని ఉన్నావే పిల్లమా గట్టి షాట నాలే కొరుకుతవే మూడు వందల బీడి పొదుమాపు చేసి ఏడవడితే ఆడ ముచ్చటాడుతవే వారానికో వంద రూపాయలు వస్తే కూరగాల మందు మాకులకాయే పెళ్ళామా అయ్యయ్యో పెళ్ళామా అయ్యో పెళ్ళామా పెళ్ళామా నా బతుకున్నట్టెట్ల ముంచినవు కదనే పెళ్ళామా అత్తనంగారు గుండి గన్నావే పెళ్ళామా సారి కడుపుతోని ఉన్నావే పిల్లమా అత్తనంగారు గుండి గన్నావే పిల్లమా ఏడు సారి కడుపుతోని ఉన్నావే పిల్లమా అయ్యయ్యో పిల్లమా అయ్యో పిల్లమా పిల్లమా నా బతుకున్నట్టెట్ల ముంచినవు గదనే పిల్లమా అయ్యయ్యో పిల్లమా అయ్యో పిల్లమా పిల్లమా నా బతుకున్నట్టెట్ల ముంచినవు గదనే పిల్లమా నా బతుకున్నట్టే